Book 2 64 64 النفي 1 نراكرنا لا أفهم الكلمة ناكو آ پدم أردھن كاودن ليدو لا أفهم الجملة నాకు ఆ వాక్యం అర్థం కావడం లేదు. లా అఫ్హము అల్ మానా. నాకు దాని అర్థం కావడం లేదు. అల్ ముఅల్లిమ్. అధ్యాపకుడు. హల్ అంత తఫ్హము అల్ ముఅల్లిమ్? అధ్యాపకుడు చెప్పింది అర్థం అవుతోందా? నఅమ్, అఫ్హముహు జయ్యిదన్. అవును, నాకు ఆయన చెప్పింది అర్థమవుతోంది. المعلمة అధ్యాపకురాలు. هل انت تفهم المعلمة؟ అధ్యాపకురాలు చెప్పింది అర్థమవుతోందా? نعم افهمها جيدا. అవును, నాకు ఆవిడ చెప్పింది అర్థమవుతోంది. الناس మనుషులు. هل انت تفهم الناس؟ మీకు మనుషులు అర్థం అవుతారా? لا لا افهمهم بشكل جيد. లేదు, నాకు వాళ్ళు అంతగా అర్థం కారు. الصديقه الصاحبه స్నేహితురాలు. هل لديك صديقه؟ మీకు స్నేహితురాలు ఉందా? نعم لدي صديقه. అవును, ఒక స్నేహితురాలు ఉంది. الابنه కూతురు. هل لديك ابنه؟ మీకు కూతురు ఉందా? لا ليس لدي ابنه. లేదు, నాకు కూతురు లేదు.